Book 2 86 86 أسئلة الماضي 2 ప్రశ్నలు భూతకాలం 2 أية ربطة عنق قد لبست؟ మీరు ఏ టై కట్టుకున్నారు? أية سيارة قد اشتريت؟ మీరు ఏ కార్ కొన్నారు? أية جريدة قد اشتركت بها؟ మీరు ఏ సమాచార పత్రం తీసుకున్నారు? من رأيت؟ మీరు ఎవరిని చూశారు? من قابلت؟ మీరు ఎవరిని కలిసారు? من الذي تعرفت عليه؟ మీరు ఎవరిని గుర్తుపట్టారు? متى نهضت من النوم؟ మీరు ఎప్పుడు లేచారు? متى بدأت؟ మీరు ఎప్పుడు బయలుదేరారు? متى انتهيت؟ మీరు ఎప్పుడు ముగించారు? لماذا استيقظت؟ మీరు ఎప్పుడు లేచారు? لماذا أصبحت مدرسا؟ మీరు ఎప్పుడు అధ్యాపకుడు అధ్యాపకురాలు అయ్యారు? لماذا أخذت سيارة أجرة؟ మీరు ఎప్పుడు టాక్సీ తీసుకున్నారు? من أين أتيت؟ మీరు ఎక్కడి నుండి వచ్చారు? إلى أين ذهبت؟ మీరు ఎక్కడికి వెళ్ళారు? أين كنت؟ మీరు ఎక్కడ ఉన్నారు? من ساعدت؟ మీరు ఎవరికి సహాయం చేశారు? إلى من كتبت؟ మీరు ఎవరికి ఉత్తరం రాశారు? من جاوبت؟ మీరు ఎవరికి జవాబు రాశారు?